దేవసవితః సవిత ఏతం ఏతం త్వా వృణతే వృణతే బృహస్పతిం బృహస్పతిం బ్రహ్మాణం బ్రహ్మాణం తతే తదహం అహం మనసే మనసే త్వా ప్రబ్రవీమి బ్రవీమి మనః మనో గాయత్రీ గాయత్రీ గాయత్రీ గాయత్రీ త్రిష్టుభే త్రిష్టుభే త్రిష్టుభే త్రిష్టుభైతి త్రిష్టుభే త్రిష్టుజగత్తి త్రిష్టుభిజిత్రి జగత్తి జగతి జగత్యనుష్టుభే అనుష్టుభే నుష్టుభ్ అనస్తు భైత్యానుష్టుభే అనుష్ట ప్రజాపాతయే అనస్తు విత్యానుష్టుభ్ ప్రజాపాతయే ప్రజాపాతి ప్రజాపాతయితి ప్రజాపాతయే ప్రజాపాతిరు విశ్వేభ్యః ప్రజాపాతిరితి ప్రజాపాతి విశ్వేభ్యో దేవేభ్యః దేవేభ్యో బృహస్పతిః బృహస్పతిర్దేవానాం దేవానాం బ్రహ్మా బ్రహ్మాహం అహం మనుష్యానాం మనుష్యానాం భూ భూవద్భువాః భువస్వాః స్వనిరస్తః నిరస్త ఆత్మా నిరస్త యజినిః అస్తః తాత్మేదం ఇదమహం అహం బృహస్పతే బృహస్పతే సదాసి సదాసి సీదామి సీదామి మిత్రస్య మిత్రస్య త్వా త్వా చక్షుషా చక్షుషా ప్రతి ప్రతిక్షే ఈక్షే ప్రతి ప్రతి గృహామి గృహామ్యాదరే ఆదరే రేగ్నే అగ్నే స్వా స్వాస్యేన ఆస్యేన ప్రాస్నామి అస్నామి బృహస్పతే బృహస్పతేర్ముఖేన ముఖేన యా యా అప్సు అప్సంత అప్స్లిచ్చు అంతర్దేవతాః దేవతాస్తాః తా ఇదం ఇదాం శమయంతు శమయంతు స్వాహాకృతం స్వాహాకృతం యతహం స్వాహాకృతమితి స్వాహాకృతం జఠరమింద్రస్య ఇంద్రస్య గచ్ఛ గచ్ఛ శశిగా శశిగా మే మే మా మాసం సంపృక్థాః పృక్థాః ఊవర్ధ్వం ఊవర్ధ్వం మే మే నాభేః నాభేరశ్చీలా శీలేంద్రస్య ఇంద్రస్య త్వా జఠరే జఠరే సాధయామి సాధయామి ప్రజాపతే ప్రజాపతే భాగ ప్రజాపతేరితి ప్రజాపతే బాహోసి అస్యోర్జస్వాన్ ఓర్జస్వాన్ పయస్వాన్ పయస్వాన్ ప్రాణాపానౌ ప్రాణాపానౌ మే మే పాహి పాహి సమానం యానౌ సమానం యానా ఉదానం యానౌ ఉదానం యానా ఊర్గ్ ఊర్గసి అస్యోర్జం ఊర్జం మయి మయి ధేహి ధేహ్యక్షీతిః అక్షీతిరసి అసి మా మామే మే క్షేష్ఠాః క్షేష్ఠ అముత్ర అముత్రావష్మిన్ అముష్మిన్ లోకే లోక ఇహ ఇహ చేతి చేషాతే తే అగ్నే అగ్నే సమిత్ సమిత్రయా ఇత్ ప్రజా వర్ధస్వ వర్ధస్వ చాచ్యాయస్వ వ్యాయస్వేతి ప్రాయస్వ వర్ధిషీమహి వయం వయమాచ ఆచ్యాశిషీమహి యాశిషీమహీతి ప్యాశిషీమహి ఏ సత్యే ఏ దేవా సవితః సవితర్యజ్ఞం యజ్ఞం ప్రాహు ఆహృద్బృహస్పతయే బృహస్పతయే బ్రహ్మణే బ్రహ్మణే తేన తేన యజ్ఞం యజ్ఞమావవరేణ తేన యజ్ఞపాతి యజ్ఞపాతి తేన యజ్ఞపాతిమితి యజ్ఞపాతి తేన మామావ అవమనాజ్యోతి జ్యోతిషతా యుషతామాజస్ ఆజస్ బృహస్పతి బృహస్పతిజ్ఞం యజ్ఞమిమం ఇమంగామోదు కనోత్వరిష్టం అరిష్టం యజ్ఞం యజ్ఞాంసం సమిమం ఇమంగాధాతు దాతు విశ్వే విశ్వే దేవాసాః దేవాస ఇహ ఇహ మాదయంతా మాదయంతామో ఓం ప్రా ప్రతిష్ట తిష్టేతి తిష్ట అగ్నిరోమయోరుజ్జీతి ఉజ్జీతి మను ఉజ్జీతి విద్యుత్ జీతి అనూత్ ఉజ్జేహం దేహం వాజస్య వాజస్య మా ప్రసవేన ప్రసవేన ప్రసవేనేతి ప్రసవేన రోహామి ఊహామ్యగ్నిశోమౌ అగ్నిశోమౌతం తమప అపనుదతాంజస్మాన్ వేష్టి దేష్టియం వయం వయం విష్మ విష్మోవాచస్య వాచస్యేనం ఏనం ప్రసవేన ప్రసవేనాప ప్రసవేనేతి ప్రసవేన అపోహామి ఊహామీంద్రాజ్ఞో ఇంద్రాజ్ఞోరింద్రాగ్ని ఇంద్రాగ్నీ వసుభ్య ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని వసుభ్యస్వ వసుభ్రై వసుభ్య రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యస్తం సంజానాతాం జానాతాం యావాక్తివీ యావాక్తివీ మిత్రావరుణౌ యావాక్తివీ ఇది యావాక్తివీ మిత్రావరుణౌ ఉత్వా కావిష్ట్యా వృష్ట్యా ప్రస్తరేష్టా ప్రస్తరేష్టా కారిదయ ప్రస్తరేష్టా ఇది ప్రస్తరే స్థా పరిధయ పరిధయతి పరిధయా దేవా ఇమాం వాచం వాచామభి అభివిశ్వే విశ్వే గృణంతా గృణంతా ఆసత్య ఆసత్యాస్మిన్ ఆసత్యేత్యా సద్య అస్మిన్ వర్గిషి వర్గిషి మాదయధ్వం మాదయద్వర్గ స్వాహా స్వాహా వాట్ వాట్ ధృతాజీ ఘృతాజీస్థ ఘృతాజీ ఘృతాజీ స్థోదుర్యో దుర్యో పాతం పాతాం సుమ్నే సుమ్నేస్థ సుమ్నే సుమ్నే సుమ్నే సుమ్నే మా మా దత్తం దత్తమితి దత్తం అగ్నే దగ్ధాయో అదగ్ధాయోసి సమా అదగ్ధాయో ఇత్యదగ్ధ ఆయో అసీతమ పాహి పాహి మా దిద్యో దిద్యో పాహి పాహి ప్రసిద్ధ్యై ప్రసిద్ధ్యై దురిష్ట్యై ప్రసిద్ధ్యాది ప్రసిద్ధ్యై దురిష్ట్యై దురద్మన్యై దురిష్ట్యాది దుఃఖిష్ట్యై దురద్మన్యా అవిషం దురద్మన్యా ఇది అద్మన్యై అవిషం నా అర్పితం పితుం కృణు కృణు సుషదా సుషదాయో నౌ సుసరేతీసు సదా యోధౌ స్వాహా స్వాహా వాట్ వాళ్ళగ్నయే అగ్నయే సంవేశపరతయే సంవేశపరతయే స్వాహా సంవేశపరతయేతి సంవేశపరతయే స్వాహా సరస్వతి సరస్వతీ సౌభగిన్యై యశో భగిన్యై స్వాహా యశో భగిన్యామితి యశః భగిన్యై స్వాహోలోకాలే ఉలోకాలే ముసాలే ముసాలే యత్ యచ్చ చసూరత్వే సూరత్వ ఆశిశ్లేష ఆశిశ్లేష ద్విషవి ఆశిశ్లేషేత్యా శిశ్లేష దృషదీయత్ యత్కపాలే కపాల ఉత్పృషా ఉత్పృషో విపృషా ఉత్పృషయిత్పృషా విపృషస్సం విపృషయితి విపృషా సంజోహోమి యుహోమి సత్యా సత్యాస్సంతు సంతు యజమానస్య యజమానస్య కామాః కామా స్వాహా స్వాహాప్యాయతాం ఆప్యాయతాం ప్యాయతాం ధ్రువా ధ్రువా హవిషా హవిషా ఘృతేన ఘృతేన యజ్ఞీయజ్ఞం యజ్ఞీయజ్ఞం ప్రతి యజ్ఞీయజ్ఞమితి యజ్ఞం యజ్ఞం ప్రతి దేవయద్భ్యః దేవయద్భ్యః సూర్యాయ దేవయద్భ్యైతి దేవయత్ ూధా ఊధో అదిత్యా అదిత్యా ఉపస్థే ఉపస్థుధారా ఉపస్థైపే పురుధారా పృథివీ పురుధారే తురుధారా పృథివీ యజ్ఞే అస్మిన్ అస్మిన్నిత్యస్మిన్ దేవాతువిద గాతువిదో గాతు గాతువిదై గాతు విద గాతుమిత్వాతు గాతువీత ఇతేతీత మనసస్పతే పత ఇమం ఇమం దేవా దేవయజ్ఞం యజ్ఞ స్వాహా స్వాహా వాతే వాతే ృతేన సమాదిత్యై ఆదిత్యైర్వసోభిః వసోభిః సం వసోభిరితి వసోభిః సం మరుద్భిః మరుద్భిః సం మరుద్భిరితి మరుద్ సవింద్రా ఇంద్రో విశ్వదేవేభిః విశ్వదేవేభిరంతాం విశ్వదేవేభిరితి విశ్వ దేవేభిః అంగాం దివ్యం దివ్యం నభాః నభో గచ్ఛతు గచ్ఛతు యత్ స్వాహా స్వాహాతః ప్రస్వా వావీ విముంచతి ముంచతి సః స తస్మై తస్మై తస్మై తస్మై పోషాయ పోషాయ రక్షసాం రక్షసాం భాగ భాగోసి అసి వేషోసి అస్యుపవేష ఉపవేషోద్వీషత ఉపవేషయిత్యోపవేష విషతో గ్రీవా గ్రీవా ఉప ఉపవేవిద్ధి వేవిద్ధి వేషాన్ వేషాౌ అగ్నే అగ్నే సుభగ సుభగధారయ సుభగేతీసు మగ ధారయేక ఇక గృహపతిరహం సుగృహపతిరితి గృహపతి అహం తయా గృహపత్యా గృహపత్యా భూయాసం గృహపత్యేతి గృహపత్యా భూయాసాం సుగృహపతి సుగృహపతిస్త్వం సుగృహపతిర్తి సుగృహపతి త్వం మయా మయా గృహపత్యా గృహపత్యా భూయా గృహపత్యేతి గృహపత్యా భూయా అస్థూరీ అస్థూరిణా గార్హపత్యామి గార్హపత్యామి సంతు గార్హపత్యామి గార్హపత్యామి సంతు శతం శతాం హిమా హిమాస్తిగ్మేన తిగ్మేన నః నస్తేజసా తేజసా సం సాం శిషాధి శిషాధి సూవర్యస్య సూవర్యస్యావృతం ఆవృతమను అన్వావర్తే పావర్తే వర్త ఇతి వర్తే గురు విష్ణో విష్ణో వి విష్ణో ఇతి విష్ణో విక్రామస్వ గ్రహస్వోరు గురుక్షయాయ క్షయాయ నః నస్కృతి కృధీతి కృధి కృతం కృతయోనే కృతయోనే ఇవ కృతయోన ఇతి కృతయోనే తోసి అసి తంతో తంతోరసి అను అను మాతను తనుక్యస్మిన్ అస్మిన్ యజ్ఞే సాధువృత్యాయాం సాధువృత్యాయామస్మిన్ సాధువృత్యాయామితి సాధువృత్యాయాం అస్మిన్ అన్యే అన్యేస్మిన్ అస్మిన్ లోకే లోక ఇదం ఇదం మే మే కర్మ కర్మేదం ఇదం వీర్యం వీర్యం పుత్ర పుత్రో అనుసంతానోతు అనుసంతానోత్తగ్నే అనుసంతానోత్తిత్యను సంతానోతు అగ్నే వ్రతపతే వ్రతపతే వ్రతం వ్రతపత ఇతి వ్రతపతే ప్రథమాచారిషం అచారిషం తత్ తదశకం అశకం తత్ తన్మే మేరాధి అరాధీరం ఇదమహం అహయ్యః యదేవ ఏవాస్మి అస్మి సః స ఏవ ఏవాస్మి అస్మీత్యస్మి అగ్నయే గవ్యవాహనాయ గవ్యవాహనాయ స్వాహ గవ్యవాహనాయేతి గవ్య వాహనాయ స్వాహ సోమాయ సోమాయ పితృమతే పితృమతే స్వాహ పితృమత ఇతి పితృమతే స్వాహ అపాహత అసూరా అపాహత ఇత్యపహత అసూరా రక్షాగ్నిసి రక్షాగ్నిసి మే విషదా ే విషదో సద ఇది వేది సదా ఏ రూపాలి రూపాలి ప్రతిముంచమానా ప్రతిముంచమానా అసూరా ప్రతిముంచమానా ఇది ప్రతి ముంచమానా అసూరా సంతా సంతస్వదయా స్వదయా చరంతి చరంతి చరంతి పరాపురో నిపురా పరాపురీతి పరా పురా నిపురో నిపురీతి పురా ఏ భరంతి భరం జగ్ని అగ్నిష్టాన్ తాన్ లోకాద్ లోకాత్ర ప్రణోదాతి ఉదాత్యస్మాత్ అస్మాదిత్యస్మాత్ నమో వః పితర పితర సుష్మాయ సుష్మాయ తపసే తపసే యజ్జీవం జీవం తస్మై తస్మై రసాయ రసాయ ఘోరాయ ఘోరాయ మన్యవే మన్యవే సధాయి సధా ఆయీవ పితర పితరో నమ ఈ సమిదా ఉదతి సమిద్రీషం అసి సమిద్ధ సమిద్ధో మే సమిద్ధైషం ఇద్ధే అగ్నే అగ్నేదీ దీ సమేద్ధ సమేద్ధే సమేద్రేషం హేద్ధ హే అగ్నే అగ్నేదీయ్యాసం ీయ్యాసమిసం ఉప ప్రయంతరం ఉప ప్రయంతయోగ ప్రయంతా అధ్వరం మంత్రం మంత్రం వోచేవా వోచేవాగ్నే అగ్నయ్యగ్నే ఆరే అస్మే అస్మే చస్మేస్మే చృణ్వతే శృణ్వత శృణ్వతే అగ్నిర్మూర్ధా మూర్ధా దివ దివ కపుత్పతి పతి పృథివ్యా పృథివ్యా అయమ్ అయమిత్యయమ్ అపాగ్నిరేతాగ్ని రేతాగ్ని జిన్వతి జిన్వతీ జిన్వతి ఉపావా ఆమింద్రాగ్ని ఇంద్రాగ్ని ఆవృద్ధి ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఆహువద్యాహువద్యాయుద్యాహువద్యై ఉపారాజస పారాజస సహ మాదయ్యై మాదయ్యాయి మాదయ్యై ఉపాదాతారో శుక్రం శుక్రం దోదుగ్రే దోదుగ్రే అక్రాయ అక్రాయ్రాయ వయస్సహస్రథా సహస్రథాషిం సహస్రథామితి సహస్ర సాషిమిషిం తనూపా అగ్నే తనూపా తనూపా అగ్నేసి అసి కన్వం కన్వం మే మే పాహి వయస్కృతం వయస్కృతాం సహస్వంతః వయతమితి వయ కృతం సహస్వంతస్తృతం సహస్కృతమగ్నే సహస్కృతమితి సహ కృతం అగ్నే సపత్నదంభానం సపత్నదంభానమదత్ సపత్నదంభానమితి సపత్న దంభానం అదద్భాసో అదాభ్యం అదాభ్యం చిత్రావసో చిత్రావసో స్వస్తి చిత్రావసో ఇది చిత్రవసో స్వస్తి ఏ పారం పారమాశీయ అశీయసం సంపం త్వమగ్నే అగ్నే సూర్యస్య సూర్యస్య వచ్చాసా వచ్చాసాగతా అగతారిషీనా స్తుతేన స్తుతేన ప్రియేణ ప్రియేణ దాంనా దాంనాహం అహమాయూషా ఆయూషా వచ్చసా వచ్చసా ప్రజయా ప్రజయా రాజ ప్రజయేతి ప్రజయా రాజస్కోషేణ కోషేణ ఘషీయా ఘషీయాంభ ఉపత్యేన ఉపత్యేన ఉపత్